అన్యవేయస్తాపం అయస్తాపం క్రోధాయ అయస్తాపమిత్యయ తాపం క్రోధాయ నిసరం నిసరం యోగాయ నిసరమితి నిసరం యోగాయ యోక్తారం యోక్తారాం శోకాయ శోకాయాభిసత్తారం అభిసత్తారం క్షేమాయ అభిసత్తారమిత్యభి సత్తారం క్షేమాయ విమోక్తారం విమోక్తారముత్కూలనికూలేభ్యః విమోక్తారమితి విమోక్తారం ఉత్కూలనికూలేభ్యస్తిష్ఠినం ఉత్కూలనికూలేభ్యుత్కూల నికూలేభ్యః తిష్ఠినం వపూషే తిష్ఠినమితి త్రిష్ఠినం వపూషే మానస్కృతం మానస్కృతాం శీలాయ మానస్కృతమితి మానః కృతం శీలాయాంజనీకారీం ఆంజనీకారీం నిర్ధత్తి ఆంజనీకారేణిత్యాంజనీ కారీం నిర్ధత్తికోశకారీం నిర్ధత్యాయితిని శృతి కోశకారీయమాయ కోశకారీమితి కోశకారీ యమాజాసూ అసూమిత్యసూ యమాయమసూ యమసూమథర్వభ్యః యమసూమితి యమసూ అథర్వభ్యో వాచోకాం అథర్వభ్యయిత్యథర్వభ్యః అవాచోకాగ్నే సంవత్సరాయ అవాచోకామిత్యవ లోకాం సంవత్సరాయ పర్యాయిణీం పర్యాయిణీం పరివత్సరాయ పర్యాయిణీమితి పరి ఆయిణీం పరివత్సరాయ అవీజాతాం పరివత్సరాయేతి పరివత్సరాయ అవీజాతామిదావత్సరాయ అవీజాతామిత్యవి జాతాం ఇదావత్సరాయాతీత్వరీం అతీత్వరేమిద్వత్సరాయ అతీత్వరేమిత్యతి ఇత్వరీం ఇద్వత్సరాయాతిష్కద్వరీం ఇద్వత్సరాయేతీత్ వత్సరాయ అతిష్కద్వరీం వత్సరాయ అతిష్కద్వరీమిత్యతి స్కద్వరీం వత్సరాయ విజర్జరా విజర్జరాగ్నే సంవత్సరాయ విజర్జరామితి విజర్జరా సంవత్సరాయ పరిక్నే పరిక్నే ఋగుభ్యః ఋగుభ్యో దినసంధం ఋగుభ్యై త్రిభుభ్యః అజినసంధాం సాధ్యేభ్యః అజినసంధమిత్యజిన సంధం సాధ్యేభ్యశ్చ మమ్నం చన్మమ్నమితి చన్మ సర్వభ్యో దైవరం సర్వభ్యైతి సరాహభ్యః దైవరముపస్థావరాభ్యః ఉపస్థావరాభ్యో దాసం ఉపస్థావరాభ్యైత్యుప స్థావరాభ్యః దాసం వైసంతాభ్యః వైసంతాభ్యో వైంద్రం వైంద్రం నడ్బలాభ్యః నడ్బలాభ్య సౌష్కారం సౌష్కారం పారాయ పారాయ మార్గారం మార్గారమవారాయ అవారాయ కేవర్తం కేవర్తం తీర్థేభ్యః తీర్థేభ్య ఆందం ఆందం విషామేభ్యః విషామేభ్యో మైనాలం విషామేభ్యైతి విషామేభ్యః మైనాలగ్రస్వనేభ్యః స్వనేభ్యః పర్ణాకం పర్ణాకం గుహాభ్యః గుహాభ్యః కిరాతం కిరాతాం సానుభ్యః సానుభ్యో జంభాకం సానుభ్యైతి సానుభ్యః జంభాకం పర్వతేభ్యః పర్వతేభ్యః కిం పురుషం కిం పురుషమితి కిం పురుషం బీభత్సాయే పౌల్కసం పౌల్కసం వర్ణాయ వర్ణాయ హిరణ్యకారం హిరణ్యకారం తులాయీ హిరణ్యకారమితి హిరణ్యకారం తులాయే వాణిజం వాణిజం పశ్చాదోషాయ పశ్చాదోషాయ గ్లావినం పశ్చాదోషాయేతి పశ్చా దోషాయ గ్లావినం విశ్వేభ్యః విశ్వేభ్యో భూతేభ్యః భూతేభ్యః సిద్మలం సిద్మలం భూత్యై భూత్యై జాగరణం జాగరణమభూత్యై అభూత్యై స్వపనం స్వపనమాత్యై ఆత్యై జనవాదినం ఆత్యాయిత్యాహృత్యై జనవాదినం వృద్ధ్యై జనవాదినమితి జన వాదినం వృద్ధ్యా అపగల్భం వృద్ధ్యాయితి వృద్ధ్యై అపగల్భాంసాంసరాయ అపగల్భమిత్యప గల్భం సాంసరాయ ప్రచ్ఛిదం సాంసరాయేతి సంసరాయ ప్రచ్ఛిదమితి ప్రచ్ఛిదం అక్షరాజాయ కితవం అక్షరాజాయేత్యక్ష రాజాయ కితవం కృతాయ కృతాయ ఆదినవదర్శం ఆదినవదర్శం త్రేతాయై ఆదినవదర్శమిత్యాదినవ దర్శం త్రేతాయై కల్పినం కల్పినం ద్వాపరాయ ద్వాపరాయాధికల్పినం అధికల్పినమాస్కందాయ అధికల్పినమిత్యాది కల్పినం ఆస్కందాయ సభాస్థం ఆస్కందాయేత్యా స్కందాయ సభాస్థం మృత్యవే సభాస్థానమితి సభాస్థం మృత్యవే గోవ్యచ్చం గోవ్యచ్చమంతకాయ గోవ్యచ్చమితి గో వ్యచ్చం అంతకాయ గోఘాతం గోఘాతం క్షుధే గోఘాతమితి గోఘాతం క్షుధేయ యోగాం గాం వికృంతంతం వికృంతంతం వీక్షమాన వికృంతంతమితి వికృంతంతం వీక్షమానముపతిష్ఠతి ఉపతిష్ఠతి దుష్కృతాయ ఉపతిష్ఠతీత్యుపతిష్ఠతి దుష్కృతాయ చరకాచార్యం దుష్కృతాయేతి దుఃకృతాయ చరకాచార్యం ఆత్మనే చరకాచార్యమితి చరక ఆచార్యం వాత్మనే శైలగం శైలగమితి శైలగం ప్రతిశ్రుత్కాయ అర్తనం ప్రతిశ్రుత్కాయాయితి ప్రతిశ్రుత్కాయి అర్తనం ఘోషాయ ఘోషాయ భషం భషమంతాయ అంతాయ బహువాదినం బహువాదినమనంతాయ బహువాదినమితి బహువాదినం అనంతాయ మూకం మూకాం శబ్దాయ శబ్దాయాలంబరాఘాతం ఆలంబరాఘాతం మహాశే ఆలంబరాఘాతమిత్యాలంబర ఆఘాతం మహాశే వీణావాదం వీణావాదం క్రోశాయ వీణావాదమితి వీణా వాదం క్రోశాయ తూనవధ్వం తూనవధ్వమావరస్పరాయ తూనవధ్వమితి తూనవధ్వం అవరస్పరాయ శంఖధ్వం అవరపరాయేత్యవర పరాయ శంఖధ్వం వనాయ శంఖధ్వమితి శంఖధ్వం వనాయ వనపం వనపమన్యతోరణ్యాయ వనపమితి వనపం అన్యతోరణ్యాయ దావపం అన్యతోరణ్యాయేత్యన్యతః అరణ్యాయ దావపమితి దావపం నర్మాయ బుగ్గశ్చలో బుగ్గశ్చలోగ్నహసాయ హసాయ కారిం కారిం యాదసే యాదసే సాబల్యాం సాబల్యాం గ్రామణ్యం గ్రామణ్యం గణకం గ్రామణ్యమితి గ్రామణ్యం గణకమభిక్రోశకం అభిక్రోశకం తాన్ అభిక్రోశకమిత్యభిక్రోశకం తాన్ మహాశే మహాశే వీణావాదం వీణావాదం పాణిఘ్నం వీణావాదమితి వీణా వాదం పాణిఘ్నం తోనవధ్వం పాణిఘ్నమితి పాణిఘ్నం తోనవధ్వం తాన్ తోనవధ్వమితి తోనవధ్వం తాన్ నృత్తాయ నృత్తాయానందాయ ఆనందాయ తలవం ఆనందాయేత్యానందాయ తలవమితి తలవం అగ్నయే పీవానం పీవానం పృథివ్యై పృథివ్యై పీఠసర్పిణం పీఠసర్పిణం వాయవే పీఠసర్పిణమితి పీఠ సర్పిణం వాయవే చాండాలం చాండాలమంతరిక్షాయ అంతరిక్షాయ వాంసనత్తినం వాంసనత్తినం దివే వాంసనత్తినమితి వాంసనత్తినం దివే ఖలతిం ఖలతీం సూర్యాయ సూర్యాయ హర్యక్షం హర్యక్షమి నక్షత్రేభ్యః హర్యక్షమితి హరి అక్షం నక్షత్రేభ్య కిర్మిరం కిర్మిరం చంద్రమాసే చంద్రమాసే కిలాసం కిలాసమన్నే అన్నే శుక్లం శుక్లం పింగాక్షం పింగాక్షాం రాత్రి పింగాక్షమితి పింగ అక్షం రాత్రి కృష్ణం కృష్ణం పింగాక్షం పింగాక్షమితి పింగ అక్షం అసైతాన్ ఏతానష్టౌ అష్టౌ విరూపాన్ విరూపానాలభతే విరూపానితి విరూపాన్ ఆలభతే లభతేతి శుక్లం అతిశుక్లం చ అతిశుక్లమిత్యతి శుక్లం చాతికృష్ణం అతికృష్ణమతిదీర్ఘం అతికృష్ణమిత్యతి కృష్ణం అతిదీర్ఘమతిహ్రస్వం అతిదీర్ఘమిత్యతి దీర్ఘం అతిహ్రస్వమతి స్థూలం అతిహ్రస్వమిత్యతి హ్రస్వం అతిస్థూలమతీకృశం అతిస్థూలమిత్యతి స్థూలం అతీకృశమతీకూల్వం అతీకృశమిత్యతి కృశం అతీకూల్వమతీలోమసం అతీకూల్వమిత్యతి కూల్వం అతీలోమసమశూద్రాః అతీలోమసమిత్యతి లోమసం అశూద్రా అబ్రాహ్మణాః అబ్రాహ్మణాస్తే తే ప్రజాపత్యాః ప్రజాపత్యామాదధః ప్రజాపత్యా ఇతి ప్రజాపత్యాః మాగధ ఉగ్రశ్చరీ ఉగ్రశ్చరీ క్లీవః క్లీవః కీతవః కీతవో శూద్రాః అశూద్రా అబ్రాహ్మణాః అబ్రాహ్మణాస్తే తే ప్రజాపత్యాః ప్రజాపత్యా ఇతి ప్రజాపత్యాః ఓం సహస్రశీర్షపురుష సహస్రశీర్షేతి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రాక్ష సహస్రపాద్ సహస్రాక్ష సహస్ర అక్ష సహస్రపాది సహస్ర పాద్ స భూమి భూమిం సర్వతస్పృత్వాతి అత్యతిష్టతి అతిష్టదశాంగులం దశాంగులమితి దశ అంగులం పురుష ఏవేదం ఇదాం సర్వం సర్వయత్ యద్భూతం భూతయ్యత్ యచ్చ చ భావ్యం భావ్యమితి భావ్యం ఉతావే తత్వస్య అమృతత్వస్యేషానః అమృతత్వస్యేత్యమృత త్వస్య ఈశానోయత్ యదన్నేన అన్నేనాతిరోహతి అతిరోహతీత్యతి రోహతి ఏతావానస్య అస్య మహిమా మహిమాతాః అతో జాయాం జాయాగ్రశ్చ చ పురుషః పురుష ఇతి పురుషః పాదోస్య అస్య విశ్వా విశ్వా భూతాని భూతాని త్రిపాత్ త్రిపాదస్య త్రిపాదితి త్రిపాత్ అస్యామృతం అమృతం దివి దివీతి దివి త్రిపాదోర్ధ్వః త్రిపాదితి త్రిపాత్ ఊర్ధ్వౌత్ ఉదయీత్ అయేత్ పురుషః పురుషః పాదాః పాదోహస్య అస్యేహ ఇహాభవత్ అభవత్ పునః పునరితి పునః తతో విశ్వం విశ్వం వి వ్యక్రామతే అక్రామత్ శాసనానశనే శాసనానశనే అభి శాసనానశనే ఇది శాసనానశనే అభీత్యభి తతో విరాట్ విరాళజాయత విరాటి విరాట్ అజాయత విరాజా విరాజో అధీ విరాజయితి వి రాజాః అధిపురుషః పురుషయితి పురుషః స జాతః జాతో అతి అత్యరిచ్యత అరిచ్యత పశ్చాత్ పశ్చాద్ భూమిం భూమిమథో అథో పురః అథో ఇత్యథో పురయితి పురః తస్మాద్ యజ్ఞాత్ యజ్ఞాత్ సర్వహుతాః సర్వహుతః సంభ్రేతం సర్వహుత ఇతి సర్వహుతాః సంభ్రేతం వృషదాజ్యం సంభ్రేతమితి సంభ్రేతం వృషదాజ్యమితి విషత్ ఆజ్యం పశుభ్యస్తాన్ తాభ్యశ్చక్రే చక్రే వాయవ్యాన్ వాయవ్యారణ్యాః ఆరణ్యా గ్రామ్యాః గ్రామ్యాశ్చ చయే యైతియే తస్మాద్విజ్ఞాత్ విజ్ఞాత్ సర్వభూతాః సర్వభూతరిచాః సర్వభూత ఇతి సర్వభూతాః రిచః సామాని సామాని జగ్గిరే జగ్గిర ఇతి జగ్గిరే ఛందాగ్నేసి జగ్గిరే జగ్గిరే తస్మాత్ తస్మాద్యజుః యజుస్తస్మాత్ తస్మాదజాయత అజాయతేత్యజాయత తస్మాదశ్వాహ అశ్వా అజాయంత అజాయంత ఏ చోభయాదరత ఉభయదత ఇభయద్రత గావోహ హరగ్నిరే జగ్నిరే తస్మాత్ తస్మాత్ తస్మాజ్జాత జాత అజావయాః అజావయ ఇత్యజావయాః తయ్యజ్ఞం యజ్ఞం వరిహిషి వరిహిషి ప్రోక్షన్ ప్రోక్షన్ పురుషం పురుషం జాతం జాతమగ్రతః అగ్రత ఇత్యగ్రతః తేన దేవాః దేవా ఆజయంత అజయంత సాధ్యాః సాధ్యా ఋషాయః ఋషాయశ్చ చయే యైతి యే యత్పురుషం పురుషం వి యదధుః అదధుః ప్రతిధా ప్రతిధా వి యాకల్పయన్ అకల్పయన్నిత్యాకల్పయన్ ముఖం కిం కిమస్య అస్యాసీత్ ఆసీద్బాహూ బాహూ ఊరు బాహూ ఇతి బాహూ ఊరు పాదౌ పూరో ఇత్యూరు పాదా ఉచ్యేతే ఉచ్యేతే ఇత్యుచ్యేతే బ్రాహ్మణో అస్య అస్య ముఖం ముఖమాసీత్ ఆసీద్బాహూ బాహూరాజన్యాః బాహూ ఇతి బాహూ రాజన్యః కృతః కృత ఇతి కృతః ఊరు తత్ ఊరు ఇత్యూరు తదస్య అస్య యత్ యద్వైశ్యాః వైశ్యః పద్భ్యాం పద్భ్యాగ్నే శూద్రః పద్భ్యామితి పతేభ్యాం శూద్ర అజాయత అజాయతేత్యజాయత చంద్రమా మనసః మనసో జాతః జాతశ్చక్షోః చక్షోః సూర్యాః సూర్యో అజాయత అజాయతేత్యజాయత శ్రోత్రాద్వాయుః వాయుశ్చ చ ప్రాణః ప్రాణశ్చ చ ముఖాద్ ముఖాదగ్నిః అగ్నిరజాయత అజాయతేత్యజాయత నాభ్యా ఆసీత్ ఆసీదంతరిక్షం అంతరిక్షాం శీర్ష్ణః శీర్ష్ణోద్యౌః ద్యౌః సం సమావర్తత అవర్తతేత్యవర్తత పద్భ్యాం భూమిః పద్భ్యామితి పతేభ్యాం భూమిర్దిశాః దిశ శ్రోత్రాత్ శ్రోత్రాత్తథాలోకాన్ లోకాం అకల్పయన్ అకల్పయన్నిత్యకల్పయన్ యత్పురుషేణ పురుషేణ హవిషాః హవిషాః దేవాః దేవాయజ్ఞం యజ్ఞమతన్వత అతన్వతేత్యతన్వత అసంతో అస్య అస్యాసీత్ ఆసీదాజ్యం ఆజ్యం గ్రీష్మః గ్రీష్మ యుధ్మః యుధ్మశరత్ శరద్ హవిరితి హవిః సప్తాస్యాసన్ ఆసన్ పరిధయా పరిధయ స్త్రీ పరిధయ ఇది పరిధయా త్రిసప్త సప్త సమిధా సమిధ కృతా సమిధ ఇది సంవిధా కృతాది కృతా దేవాయత్ యజ్ఞం యజ్ఞం తన్వానా తన్వానా అబధ్నన్ అబధ్నన్ పురుషం పురుషం పశుం పశుమితి పశుం యజ్ఞేన యజ్ఞం యజ్ఞమయజంత అగయజంత దేవా దేవాస్తాని తాని ధర్మాణి ధర్మాణి ప్రథమాని ప్రథమాన్యాసన్ ఆసన్నిత్యాసన్ హనాకం నాకం మహిమానాః మహిమానస్ సచంత సచంత యత్ర యత్ర పూర్వే పూర్వే సాధ్యాః సాధ్యాస్ సంతి సంతి దేవాః దేవా ఇతి దేవాః అర్భ్యః సంభ్రేతః అర్భ్యైత్యతేభ్యః సంభ్రేత పృథివ్యై సంభ్రేత ఇతి సంభ్రేతః పృథివ్యైరసాత్ రసాచ్చ చ విశ్వకర్మణః విశ్వకర్మణస్సం విశ్వకర్మణ ఇతి విశ్వకర్మణః సమావర్తత అవర్తతాగ్రే అగ్రైత్యగ్రే తస్య త్వష్టా త్వష్టా విదధత్ విదధద్రూపం విదధరితి విదధత్ రూపమేతి ఏతి తత్ తన్మర్త్యస్య మర్త్యస్య దేవత్వం దేవత్వమాజానం దేవత్వమితి దేవత్వం ఆజానమగ్రే ఆజానమిత్యాజానం అగ్రయిత్యగ్రే వేదాహం అహమేతం ఏతం పురుషం పురుషం మహాంతం మహాంతమాదిత్యవర్ణం ఆదిత్యవర్ణం తమస ఆదిత్యవర్ణమిత్యాదిత్య వర్ణం తమస పరస్తాత్ పరస్తాది పరస్తాత్ తమేవా ఏవీజిత్వా విదిత్వాది అది మృత్యుం మృత్యుమేతి ఏది నాణ్యః అన్య పంథాః పంథాః విద్యతే విద్యతే యనాయ అయనాయేత్యయనాయ ప్రజాపతిశ్చరతి ప్రజాపతిరితి ప్రజాపతిః చరతి గర్భే గర్భే అంతః అంతరజాయమానః అజాయమానో బహుధా బహుధా విజాయతే జాయత ఇతి జాయతే తస్య యోనిం యోనిం పరీ పరీ పశ్యంతి పశ్యంతి ధీరాః ధీరాస్తస్మిన్ తస్మిన్ తరస్థు తస్థుర్భువనాని భువనాని విశ్వాః విశ్వేతి విశ్వాః యో దేవేభ్యః దేవేభ్యః ఆతపతి ఆతపతియః ఆతపతీత్యా తపతి యో దేవానాం దేవానాం పురోహీతః పురోహీత ఇతి పురోహీతః పూర్వోయః యో దేవేభ్యః దేవేభ్యో జాతః జాతో నమః నమో ఋచాయ ఋచాయ బ్రాహ్మణే బ్రాహ్మణ ఇతి బ్రాహ్మణే ఋచం బ్రాహ్మం బ్రాహ్మం జనయంతః జనయంతో దేవాః దేవా అగ్రే నగ్రే తత్ తదబ్రువన్ అబ్రువన్నిత్యబ్రువన్ యస్త్వా త్వైవం ఏవం బ్రాహ్మణః బ్రాహ్మణో విద్యాత్ విద్యాత్ తస్య తస్య దేవాః దేవాసన్ అసన్ వశే వస ఇది వశే శ్రీశ్చ చతే తే లక్ష్మీః లక్ష్మీశ్చ చ పత్న్యౌ పత్న్యాః అహోరాత్రే అహోరాత్రే పార్శ్వే అహోరాత్రే ఇత్యహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి పార్శ్వే ఇది పార్శ్వే నక్షత్రాణి రూపం రూపమశ్వినౌ అశ్వినౌ వ్యాత్తం వ్యాత్తమితి వి ఆత్తం ఇష్ణన్నీషాణా ఇషాణాముం అముమ్మే మహిషాణా ఇషాణ సర్వలోకం సర్వలోకం మే సర్వలోకమితి సర్వ లోకం మహిషాణా ఇషాణేతి ఈశాన తదేవా ఏవాగ్నిః అగ్నిరాదిత్యః ఆదిత్యో వాయుః వాయురు చంద్రమాః ఊమియుత్యోం చంద్రమాయితి చంద్రమాః శుక్రం బ్రహ్మా బ్రహ్మాపాః ఆపః ప్రజాపతిః ప్రజాపతిరితి ప్రజాపతిః సర్వే నిమేషాః నిమేషా జగ్నిరే నిమేషా ఇతి నిమేషాః జగ్నిరే విద్యుతాః విద్యుతః పురుషాత్ విద్యుత ఇతి విద్యుతాః పురుషాదధి అధీత్యధి నైనం ఏనమూర్ధ్వం ఊర్ధ్వన్న నతిర్యంచం తిర్యంచన్న నమధ్యే మధ్యే పరి పరి జగ్రభత్ జగ్రభతి జగ్రభత్ నస్య ప్రతిమా ప్రతిమా అస్తి ప్రతిమేతి ప్రతిమా అస్తి యస్య నామ నామా మహత్ మహద్యశాః యశైతి యశాః ఏషోః దేవః దేవః ప్రదిశాః ప్రదిశో నో ప్రదిశయితి ప్రదిశాః అనుసర్వాః సర్వాః పూర్వాః పూర్వోః అజాతః జాతః సః సభుగర్భే ఊయ్యుత్యోం గర్భే అంతః అంతరిత్యంతః స ఏవ ఏవ జాతః జాతః సః స జనిష్యమానః జనిష్యమాన ప్రత్యంగ్ ప్రత్యంగజనాః జనాస్తిష్ఠతి తిష్ఠతి సర్వతో ముఖః సర్వతో ముఖైతి సర్వతః ముఖః ఏనస్తత్ తత్పశ్యతే పశ్యన్ నిహీతం నిహీతం గుహాః నిహీతమితి నిహీతం గుహాసత్ సద్యత్ర యత్ర విశ్వం విశ్వం భవతి భవత్యేక నీలం ఏకనీలమిత్యేక నీలం తస్మిన్ ఇదం ఇదాం సం సంచ చవి విచ చైతి ఏతి సర్వం సర్వాం సహ సవోతాః ఓత ప్రోతాః ఓత ఇత్యా ఊతః ప్రోతశ్చ ప్రోత ఇతి ప్ర ఊతః చ విభూః విభూః ప్రజాసు విభూరితి విభూః ప్రజాస్వితి ప్రజాసు ప్రతత్ తద్వోచేత్ ఓచేదమృతం అమృతం నో విద్వాన్ విద్వాన్ గంధర్వః గంధర్వో ధామ ధామ విభ్రేతం విభ్రేతం గుహాః విభ్రేతమితి విభ్రేతం గుహాసత్ సదితి సత్ త్రీణి పదాని పదాని నిహీతా నిహీతా గుహాః నిహితేతి నిహీతా గుహాస్య ఆస్య అస్య యః యస్తాని తాని వేద వేద సహ స పితుః పితుః పితా పితా సత్ అసదిత్య సత్ సమాః బంధుః బంధుర్జనిత జనిత సహ సవిధాత విధాత ధామాని విధాతేతి విధాత ధామాని వేద వేద భువనాని భువనాని విశ్వాః విశ్వేతి విశ్వాః యత్ర దేవాః దేవా అమృతం అమృతమానసానాః మానసానా తృతీయే తృతీయే ధామన్ ధామన్ అధ్యైరాయంత అధ్యైరాయంతేత్యధి ఐరాయంత పరీత్యభూతాని పరీత్యేతి పరీత్యా భూతాని పరీత్యా పరీత్యా లోకాన్ పరీత్యేతి పరీత్యా లోకాన్ పరీత్యా పరీత్య సర్వాః పరీత్యేతి పరీత్యా సర్వాః ప్రదిశాః ప్రదిశో దిశాః రమిషైతి ప్ర దిశా ఇషేతి ఉపస్థాయ ప్రథమజా ఉపస్థాయేత్యోప స్థాయ ప్రథమజామృతస్య ప్రథమజామితి ప్రథమ ఋతస్యాత్మనా ఆత్మనాత్మానం ఆత్మానమభి అభిసం సంవివేశ వివేశేతి వివేశ పరిద్యావా పృథివీ యావా పృథివీ సద్యః యావా పృథివీ ఇతి ద్యావా పృథివీ సద్యయిత్వా ఇత్వా పరి పరి లోకాన్ లోకాన్ పరి పరిదిశాః దిశః పరి పరిస్వాహ స్వరితి స్వాహ ఋతస్య తంతుం తంతుం వితాతం వితాతం విసృత్య వితాతమిది వితాతం విచృత్య తత్ విచృత్యేతి విచృత్య తదా పశ్యత్ అపశ్యత్ తత్ తదాభవత్ అభవత్ తత్ తదా ఆసీత్ ఆసీదిత్యాసీత్ సదా సస్పతిం పతిమద్భూతం అద్భుతం ప్రియం ప్రియమింద్రస్య ఇంద్రస్య కామ్యం కామ్యమితి కామ్యం సనిం మేధా మేధామయాశిషం అయాశిషగ్రస్వాహ స్వాహేతి స్వాహ యాం మేధా మేధాం దేవగణాః దేవగణా పితరాః దేవగణా ఇతి దేవగణాః పితరశ్చ చోపాసతే ఉపాసత ఇత్యుప ఆసతే తయామా మామద్య అద్య మేధయా మేధయాగ్నే అగ్నే మేధావీనం మేధావీనం కురు కురు స్వాహ స్వాహేతి స్వాహ ఇదం మే మే బ్రహ్మ బ్రహ్మ చ క్షత్రం క్షత్రం చ లోభే ఉభే శ్రియం ఉభే ఇత్యుభే శ్రియమశ్నుతాం అశ్నుతామిత్యశ్నుతాం మయి దేవాః దేవాదధతు దధతు శ్రియం శ్రియముత్తమాం ఉత్తమాం తస్యై ఉత్తమామిత్యుత్ తామాం తస్యై తే స్వాహ స్వాహేతి స్వాహ అపేతః ఇతో యంతు ప్రణయాః ప్రణయోసున్నాః అసున్నా దేవపీయవాః దేవపీయవ ఇతి దేవ పీయవాః అస్య లోకః లోకస్తుతావతః సుతవత ఇతి సుతవతః యుభిరహోభిః యుభిరిద్యుభిః అహోభిరక్తుభిః అహోభిరిత్యహాః భిః అక్తుభిర్యక్తం అక్తుభిరిత్యక్తుభిః వ్యక్తం యమః వ్యక్తమితి వి అక్తం యమో దదాతు దదాత్వసానం అవసానమస్మై అవసానమిత్యవ సానం అస్మాయిత్యస్మై సవితాదే తే శరీరేభ్యః శరీరేభ్య పృథివ్యాం పృథివ్యాల్లోకం లోకమిచ్చతు ఇచ్చత్తిచ్చతు తస్మై యుజ్యంతాం యుజ్యంతాముశ్రియాః ఉశ్రియాయిత్యుశ్రియాః వాయుః పూరాదు పునాదు సవితా సవితా పూరాదు పునాత్వగ్నేః అగ్నేర్భ్రాజస రాజస సూర్యస్య సూర్యస్య వచ్చస వచ్చసేతి వచ్చస విముచ్యంతాముశ్రియాః ఉశ్రియా ఇత్యుశ్రియాః సవితా తే శరీరాణి శరీరాణి మాతుః మాతురుపస్థే ఉపస్థ ఆవవతు ఉపస్థ ఇత్యుపస్థే ఆవవతు వపత్తి వపతు తస్మై పృథివీ పృథివీ సం సంభవ భవేతి భవ ప్రజాపతౌ త్వా ప్రజాపత ఇతి ప్రజాపతు త్వా దేవతాయాం దేవతాయాముపోదకే ఉపోదకే లోకే ఉపోదక ఇత్యుప ఉదకే లోకేని నిదధామి దధామ్యసౌ అసాయిత్యసౌ పరం మృత్యో మృత్యో అను మృత్యో ఇది మృత్యో అనుపరా పరే పంథా పంథాయ్య యస్ తే అన్య అన్యతర ఇతరో దేవయానాది దేవ యానాది చక్షుష్మతే శృణ్వతే శృణ్వతే తే తే బ్రవీమి బ్రవీభిమా మానా న ప్రజా ప్రజాగ్నరీరిష ప్రజామితి ప్రజా తీరిషో మా తిరిషయితీరిషః మోత ఉత వీరాన్ వీరానితి వీరాన్ సంవాదా వాదశం షాం హి తే ఘణీ ఘణిస్సం సంతే తే భవంతో భవంతిష్టకాః ఇష్టకా ఇతిష్టకాః సంతే తే భవంతో భవంతగ్నయః అగ్నయ పార్థివాసః పార్థివాసో మా మాత్వా వాభి అభిశోషుచన్ సోషుచన్నితి సోషుచన్ కల్పంతాంతే తే దిశాః దిశస్తుభ్యం తుభ్యమాపాః ఆప శివతమాః శివతమాస్తుభ్యం శివతమాయితి శివతమాః తుభ్యం భవంతో భవంతు సింధవః సింధవైతి సింధవః అంతరిక్షాం శివం శివం తుభ్యం తుభ్యం కల్పంతాం కల్పంతాం తే దిశాః దిశ సర్వాః సర్వా ఇతి సర్వాః అస్మన్ వదీయతే అస్మన్ వదీత్యస్మన్ వదీ దీయతే సం సామ్రభధ్వం రభధ్వముతి ఉత్తిష్ఠత తిష్ఠత ప్రతరత తరత సఖాయ సఖాయ ఇతి సఖాయ అత్రాజహీమః జహీమో శివాః అశీవాయే అసన్ అసన్ శివాన్ శివాన్ వయమ్ వయముత్ ఉత్తరేమ తరేమాభి అభివాజాన్ పాజానితి వాజాన్ అపాఘం అఘమప అపకిల్బీషం కిల్బీషమప అపకృత్యాం కృత్యామపో అపోరపాః అపో ఇత్యపో రపైతిరపాః అపామార్గత్వం అపమార్గేత్యప మార్గ త్వమస్మతే అస్మదప అపదుష్వప్న్యం దుష్వప్న్యాహం సువ దుస్వప్న్యమితి దుః స్వప్న్యం సువేతి సువ అనడ్వాహ మన్వారభామహే అన్వారభామహే స్వస్తయే అన్వారభామహ ఇత్యను ఆరభామహే స్వస్తయితి స్వస్తయే సనాః ఇంద్ర ఇవ ఇంద్ర ఇవ దేవేభ్యాః ఇంద్ర ఇవేతీంద్రాః ఇవ దేవేభ్యో వన్నీః అన్నిః సంతారణః సంతారణోభవ సంతారణ ఇతి సంతారణః భవేతి భవ ఆయుష్మానగ్నే అగ్నే హవిషాః హవిషాః ధృధానః ధృధానో ఘృతప్రతీకః ఘృతప్రతీకో ఘృతయోనిః ఘృతప్రతీక ఇతి ఘృత ప్రతీకః ఘృతయోనిరేధి ఘృతయోనిరితి ఘృతయోనిః ఏధీత్యేధి ఘృతం పీయత్వా పీయత్వా మధు మధుచారు చారు గవ్యం గవ్యం పితేవ పితేవ పుత్రం పితేవేతి పితా ఈవ పుత్రమభి అభిరక్షతాత్ రక్షతాదిమాన్ ఇమాన్ స్వాహా స్వాహేతి స్వాహా ఇమం జీవేభ్యః జీవేభ్య పరిధిం పరిధిం దామి పరిధిమిది పరిధిం దామి మా మైషాం ఏషాను నృగాత్ గాదపర అపారో అర్థం అర్థమేతం ఏతమిత్యేతం శతం జీవంతో జీవంతు శరదాః శరద ఉరుచీః ఉరుచీరంతః అనంతరం మృత్యుం మృత్యుం దధతాం దధతాం పర్వతేన పర్వతేనేతి పర్వతేన పరిమే ఇమే కామనేషత అనేషత పరి పర్యగ్నిం అగ్నిమాఘృషత అఘృషతేత్యాఘృషత దేవేష్వక్రత అక్రతశ్రవాః శ్రవః కః కైమాన్ ఇమాం ఆదధర్షతి ఆదధర్షతి దధర్షతీతి దధర్షతి క్రవ్యాదమగ్నిం క్రవ్యాదమితి క్రవ్య అదం అగ్నిం ప్రహీణోమి హీణోమి దూరం దూరయ్యమరాజ్యం యమరాజ్యం గచ్చతు యమరాజ్యమితి యమ రాజ్యం గచ్చతు రిప్రవాహ రిప్రవాహ ఇతి రిప్రవాహ ఇహైవ ఏవాయం అయమితర ఇతరో జాతవేదా జాతవేదా దేవేభ్యః జాతవేదా ఇతి జాత వేదా దేవేభ్యో హవ్యం హవ్యం వాహతు వాహతు ప్రజానన్ ప్రజానన్నితి ప్రజానన్ మహాభవాం పపాంజాతవేద జాతవేద పితృభ్యః జాతవేద ఇతి జాత వేద పితృభ్యో యత్ర పితృభ్యైతి పితృభ్యః యత్రైనాన్ ఏనాన్ వేత్థ వేత్థ నిహీతాన్ నిహీతాన్ పరాకే నిహీతానిది నిహీతాన్ పరాకైతి పరాకే మేధసకుల్యాః కుల్యాగుప ఉపతాన్ తాన్ శ్రవంతు శ్రవంతు సత్యాః సత్యాయేషాం ఏషామాశిషాః ఆశిషః సంతు ఆశిషయిత్యాశిషాః సంతు కామాః కామా స్వాహా స్వాహేతి స్వాహా సో నాపృథివినః పృథివినః అనక్షరా నివేశని నివేశనీతి నివేశని యచ్ఛానః నశర్మ శర్మ సప్రథాః సప్రథా ఇతి సప్రథాః అపానః నశోసూచతే సోసూచదఘం అఘమిత్యఘం అస్మాత్వం త్వమధి అధిజాతః జాతోసి అసిత్వత్ త్వదయం అయం జాయతాం జాయతాం పునః పునరితి పునః అసౌ స్వర్గాయ స్వర్గాయ లోకాయ స్వర్గాయేతి స్వః గాయ లోకాయ స్వాహా స్వాహేతి స్వాహా ఓ